గణానాంత్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్వత ఆన శృణ్వన్నోదిభిస్సీదసాదనం. అత ప్రథమాష్టకే ప్రథమ ప్రశ్న ప్రారంభ. శ్రీగరుభ్యో నమ హరి బ్రహ్మ సంధత్తం తన్మే జిన్వతం క్షత్రగుం సంధత్తం తన్మే జిన్వతం ఇషగుం సంధత్తం తాం మే జిన్వతం ఊర్జగుం సంధత్తం తాం మే జిన్వతం రయగుం సంధత్తం తాం మే జిన్వతం పుష్టిగుం సంధత్తం తాం మే జిన్వతం ప్రజాగుం సంధత్తం తాం మే జిన్వతం పశూన్ సంధత్తం తాన్ మే జిన్వతం స్తుతోసి జనధాః దేవాస్త్వా శుక్రపాః ప్రణయంతు సువీరాః ప్రజాః ప్రజనయన్ పరీహి శుక్రశుక్రశోచిషా స్తుతోసి జనధాః దేవాస్త్వా మంచివాః ప్రణయంతు సుప్రజాః ప్రజాః ప్రజనయన్ పరీహి మంచే మంచిశోచిషా సంజగ్మానౌ దివ ఆపృథివ్యాయుః సంధత్తం తన్మే జిన్వతం ప్రాణగుం సంధత్తం తం మే జిన్వతం అపానగుం సంధత్తం తం మే జిన్వతం వ్యానగుం సంధత్తం తం మే జిన్వతం చక్షుః సంధత్తం తం మే జిన్వతం శ్రోత్రగుం సంధత్తం తం మే జిన్వతం మనః సంధత్తం తం మే జిన్వతం వాచకుం సంధత్తం తాం మే జిన్వతం ఆయుష్ఠ ఆయుర్మే ధత్తం ఆయుర్యజ్ఞాయ ధత్తం ఆయుర్యజ్ఞపతయే ధత్తం ప్రాణస్థ ప్రాణం మే ధత్తం ప్రాణయజ్ఞాయ ధత్తం ప్రాణయజ్ఞపతయే ధత్తం చక్షుస్థశ్చక్షుర్మే ధత్తం చక్షుర్యజ్ఞాయ ధత్తం చక్షుర్యజ్ఞపతయే ధత్తం శ్రోత్రగ్రస్థ శ్రోత్రం మే ధత్తం శ్రోత్రయజ్ఞాయ ధత్తం శ్రోత్రయజ్ఞపతయే ధత్తం తౌ దేవౌ శుక్రామంథినౌ కల్పయతం దైవేర్విషః కల్పయతం మానుషేః ఇషమోర్జమస్మాసు ధత్తం ప్రాణాన్ పశుషు ప్రజాం మయి చ యజమానే చ నిరస్తః షండః నిరస్తో మర్కః అపనుత్రౌ షండామర్కౌ సహామునాః శుక్రస్య సమిదసి మంథినః సమిదసి సప్రథమః సంకృతిర్విశ్వకర్మా సప్రథమో మిత్రో వరుణో అగ్నిః సప్రథమో బృహస్పతిశ్చికిత్వాన్ తస్మానింద్రాయ సుతమాజుహోమి కృత్తికాస్వగ్నిమాదధీత ఏతద్వా అగ్నేర్నక్షత్రం యత్కృత్తికాః స్వాయామేవైనం దేవతాయామాధాయ బ్రహ్మవర్చసి భవతి ముఖం వా ఏతన్నక్షత్రాణాం యత్కృత్తికాః యః కృత్తికాస్వగ్నిమాధత్తే ముఖ్య ఏవ భవతి అథో ఖలు అగ్నినక్షత్రమిత్యపచాయంతే గృహాన్ హదాహుకో భవతి ప్రజాపతేరోహిణ్యామగ్నిమసృజత తం దేవారోహిణ్యామాదధత తతో వైతే సర్వాన్ రోహానరోహన్ తద్రోహిణ్యైరోహిణిత్వం యో రోహిణ్యామగ్నిమాధత్తే రధ్నోత్యేవ సర్వాన్ రోహాన్ రోహతి దేవా వై భద్రాః సంతోగ్నిమాధిత్సంత తేషామనాహితోగ్నిరాసీత్ అథేభ్యో వామం వస్వపా ఆక్రామత్ తే పునర్వస్వో రాదధత తతో వైతాన్ వామం వసూపావర్తత యః పురా భద్రస్ సన్పాపీ యాన్ స్యాత్ స పునర్వస్వోరగ్నిమాదధీత పునరేవైనం వామం వసూపావర్తతే భద్రో భవతి యః కామయే తదాన కామామే ప్రజాస్యురితి సపూర్వయోః ఫల్గుణ్యోరగ్నిమాదధీత అర్యమ్నో వా ఏతన్నక్షత్రం యత్పూర్వే ఫల్గుని అర్యమేతి తమాహుర్యో దదాతి దానకామా అస్మై ప్రజాభవంతి యః కామయేత భగే స్యామితి స ఉత్తరయోః ఫల్గుణ్యోరగ్నిమాదధీత భగస్య వా ఏతన్నక్షత్రం యదుత్తరే ఫల్గుని భగ్యే భవతి కాలగంజావే నామాసురా ఆసన్ తేసు వర్గాయ లోకాయాగ్నిమచిన్వత పురుష ఇష్టకాముపాదధాత్ పురుష ఇష్టకాం స ఇంద్రో బ్రాహ్మణో బ్రువాణ ఇష్టకాముపాధత్త ఏషామే చిత్రానామేతి తేసు వర్గం లోకమా ప్రారోహన్ స ఇంద్ర ఇష్టకామా బృహత్ తే వాకీర్యంత ఏ వాకీర్యంత తపూర్ణావభయోభవన్ ద్వాపుదపతతాం తౌ దివ్యౌ శ్వానావభవతాం యో భ్రాతృవ్యవాన్ స్యాత్ సచిత్రాయామగ్నిమాదధీత అవకీర్యైవ భ్రాతృవ్యాన్ ఓజో బలమింద్రియం వీర్యమాత్మన్ ధత్తే వసంతా బ్రాహ్మణోగ్నిమాదధీత వసంతో వై బ్రాహ్మణస్యర్తుః స్వయేవైనమృతా బాధాయ బ్రహ్మవర్చసీ భవతి ముఖం వా ఏతదృతూనాం యద్వసంతః యో వసంతాగ్నిమాధత్తే ముఖ్యరేవ భవతి అథో యోనిమంతమేవైనం ప్రజాతమాధత్తే గ్రీష్మే రాజన్య ఆదధీత గ్రీష్మో వై రాజన్యస్యర్తుః స్వయేవైనమృతా బాధాయ ఇంద్రియా వై భవతి శరది వైశ్య ఆదధీత శరద్వై వైశ్యస్యర్తుః స్వయేవైనమృతా బాధాయ పశుమాన్ భవతి న పూర్వయోః ఫల్గుణ్యోరగ్నిమాదధీత ఏషా వేదఘన్యా రాత్రిః సంవత్సరస్య యత్పూర్వే ఫల్గుని పృష్టిర ఏవ సంవత్సరస్యాగ్నిమాధాయ పాపీయాన్ భవతి ఉత్తరయోరాదధీత ఏషా వై ప్రథమా రాత్రిః సంవత్సరస్య యదుత్తరే ఫల్గుని ముఖర ఏవ సంవత్సరస్యాగ్నిమాధాయ వసీలాన్ భవతి అథో ఖలు యైవైనం యజ్ఞ ఉపనమేత్ అథాదధీత సైవాస్యర్థిః ఉద్ధన్వే యదేవాస్యా అమేధ్యం తదపహంతే అపోగోక్షదిశాంత్యే సికతానివపతి ఏతద్వా అగ్నేర్వైశ్వానరస్య రూపం రూపేణైవ వైశ్వానరమవరుంధే దోషాన్నివపతి పుష్టిర్వా ఏషా ప్రజననం యదోషాః పుష్ట్యామేవ ప్రజననేగ్నివాధత్తే అథో సంజ్ఞాన ఏవ సంజ్ఞానగృహ్యేతత్పశూనాం యదోషాః యావా పృథివీ సహాస్తాం తే విలతి అబ్రూతాం అస్తేవనౌ సహ యజ్ఞిజమితి ఇదమృష్యా యజ్ఞిజమాసీత్ తదస్యామదధాన్ తమూషా అభవన్ యదస్యా యజ్ఞిజమాసీత్ తదముష్యామదధాన్ తదయశ్చంద్రమసి కృష్ణం ఊషాన్నివపన్నదోధ్యాయేత్ ద్యావా పృథివ్యోరేవ యజ్ఞిజేగ్నిమాధత్తే అగ్నిర్దేవేభ్యో నిరాజత ఆహోరూపం కృత్వా స పృథివీం ప్రావిశత్ స ఊతే కుర్వాణ పృథివీమనుసమచరత్ తదాఖుకరేషమభవత్ యదాఖుకరేషకం సంభారోభవతి యదేవాస్య తత్రన్యక్తం తదేవావరుంధే ఊర్జం వా ఏతకం రసం పృథివ్యా ఉపదేఖా ఉద్దిహంతే యద్వల్మేకం యద్వల్మేకమపాసం భారో భవతి ఊర్జమేవ రసం పృథివ్యా అవరుంధే అథో శ్రోత్రమేవ శ్రోత్రగ్రహ్యేత పృథివ్యాః యద్వల్మీకః అవధిరో భవతి య ఏవం వేద ప్రజాపతిః ప్రజా అసృజత తాసామన్నముపాక్షీయత తాభ్యః సూదముపప్రాభిరత్ తతో వై తాసామన్నన్నాక్షీయత యస్య సూదః సంభారో భవతి నాస్య గృహేన్నం క్షీయతే ఆపో వా ఇదమగ్రే సలిలమాసీర్ తేన ప్రజాపతిరశ్రామ్యత్ కథమిదగ్రె స్యాదితి సోపశ్యత్ పుష్కర పర్ణం తిష్ఠత్ సోమన్యత ఆసేవైతత్ యస్మిన్నిదమధితిష్ఠతేతి సమరాహో రూపం కృత్వోపన్యమజ్జత్ స పృథివీమథ ఆర్జత్ తస్యా ఉపహత్యోదమజ్జత్ తత్పుష్కరపర్ణే ప్రథయత్ యద ప్రథయత్ తత్పృథివ్యై పృథివీత్వం అభూద్వా ఇదమితి తద్భూమ్యై భూమిత్వం తాం దిశోనువాతః సమవహత్ తాగుంశక్కరాభిరదృగుంహత్ శం వైనో భూదితి తచ్చర్కరాడాగుం శర్కరత్వం యద్వరాహవిహతగుం సంభారో భవతి అస్యామేవాచం వక్కారమగ్నిమాధత్తే శర్కరాభవం యధృత్యై అథో శ్వాజ సరేతా అగ్నిరాధేయైత్యాహుః ఆపో వరుణస్య పత్నయ ఆసన్ తా అగ్నిరభ్యధ్యాయత్ తాః సమభవత్ తస్యేతః పరాపతత్ తద్ధిరణ్యమభవత్ యద్ధిరణ్యముపాస్యతి సరేతసమేవాగ్నిమాధత్తే పురుషయన్వై స్వాద్రేతసో బీభత్సత ఇత్యాహుః ఉత్తరత ఉపాస్యత్యబీభత్సాయై అతిప్రయచ్చతి ఆర్తిమేవాతిప్రయచ్చతి అగ్నిర్దేవేభ్యో నిలాయత అశ్వరూపం కృత్వా సోశ్వత్థే సంవత్సరమతిష్ఠత్ తదశ్వత్థస్యాశ్వత్థత్వం యదాశ్వత్థః సంభారో భవతి యదేవాస్య తత్రణ్యక్తం తదేవావరుంధే దేవావాఊర్జం వ్యభజంత తత ఉదుంబర ఉదతిష్ఠత్ ఊర్గ్వా ఉదుంబరః యదౌదుంబరః సంభారో భవతి ఊర్జమేవావరుంధే తృతీయస్యామితో దివి సోమ ఆసీత్ తంగాయత్ర్యాహరత్ తస్య పర్ణమచ్ఛిద్యత తత్పర్ణోభవత్ తత్పర్ణస్య పర్ణత్వం యస్య పర్ణమయః సంభారో భవతి సోమపీఠమేవావరుంధే దేవామే బ్రహ్మన్న వదంత తత్పర్ణ ఉపాశృణోత్ శుశ్రవావే నామ యత్పర్ణమయః సంభారో భవతి బ్రహ్మవర్చసమేవావరుంధే ప్రజాపతిరగ్నిమసృజత సోబిభేత్ ప్రమాధక్ష్యతేతి తగం శమ్యాశమయత్ తక్షమ్యేషమిత్వం యక్షమేమయః సంభారో భవతి శాంత్యా అప్రదాహాయ అగ్నే సృష్టస్య గతః వికంకతం భా ఆర్చత్ యద్వైకంకతః సంభారో భవతి భా ఏవావరుంధే సహృదయోగ్నిరాధేయైత్యాహుః మరుతోద్భిరగ్నిమతమయన్ తస్య తాంతస్య హృదయమాచ్ఛిందన్ సా శరీరభవత్ యదశనిహతస్య వృక్షస్య సంభారో భవతి సహృదయమేవాగ్నిమాధత్తే ద్వాదశసు విక్రామేష్వగ్నిమాదధీత ద్వాదశమాసాః సంవత్సరః సంవత్సరాదేవైనమవరుధ్యాధత్తే యద్వాదశసు విక్రామేష్వాదధీత పరిమితమవరుంధేత చక్షుర్నిమిత ఆదధీత యద్వాదశ విక్రామా ఇది పరిమితం చైవాపరిమితం చావరుంధే అనృతం వై వాచా వదతి అనృతం మనసాధ్యాయతే చక్షుర్వై సత్యం అద్రాగిత్యాహ అదర్శమితి తత్సత్యం యశ్చక్షుర్నిమితేగ్నిమాధత్తే సత్య ఏవైనమాధత్తే తస్మాదాయితాగ్నిర్నానృతం వదేత్ నాస్య బ్రాహ్మణో నాశ్వాన్ గృహే వసేత్ సత్యేహ్యస్యాగ్నిరాహిత ఆగ్నేయే వై రాత్రి ఆగ్నేయాః పశవ ఐంద్రమహః నక్తంగార్హపత్యమాదధాతే పశూనేవరుంధే దివాహవనీయం ఇంద్రియమేవరుంధే అర్ధోదితే సూర్య ఆహవనీయమాదధాతే ఏతస్మిన్ వై లోకే ప్రజాపతి ప్రజా అసృజత ప్రజా ఏవ తద్యజమాన సృజతే అథో భూతం చైవ భవిష్యచ్చావరుంధే ఇడా వై మానవీయజ్ఞానో కాశిన్యాసీత్ సాశణోత్ అసురా అగ్నిమాదధత ఇతి ప్రదగచ్చత్ తాహవనీయమగ్ర ఆదధత అథగార్హపత్యం అథాన్వాహార్యపచనం సాబ్రవీత్ ప్రతీచ్యేషా విశ్రీరకాద్ భద్రా భూత్వా పరా భవిష్యంతేతి యస్యైవమగ్నిరాధీయతే ప్రతీచ్యస్య శ్రీరేతి భద్రో భూత్వా పరా భవతి సా శృణోత్ దేవా అగ్నిమాదధత ఇతి తదగచ్చత్ తేన్వాహార్యపచనమగ్ర ఆదధత అథగార్హపత్యం అథాహవనీయం సాబ్రవీత్ ప్రాచ్యేషాగశ్రీరగాద్ భద్రా భూత్వా సువర్గం లోకమేష్యంతి ప్రజాంతు న వేత్స్యంత ఇతి యస్యైవమగ్నిరాధీయతే ప్రాచ్యస్య శ్రీరేతి భద్రో భూత్వా సువర్గం లోకమేతి ప్రజాంతునవిందతే సాబ్రవీది డామనం తథా వా అహంత వాగ్నిమాధాస్యామి యథా ప్రజజా పశుభిర్మిథునైర్జనిష్యసే ప్రత్యస్మిన్ లోకే స్థాస్యసి అభిసువర్గం లోకం జేష్యసీతి గార్హపత్యమగ్ర ఆదధాత్ గార్హపత్యం వా అను ప్రజా పశవ ప్రజాయంతే గార్హపత్యేనైవాస్మై ప్రజాం పశూన్ ప్రాజనయత్ అథాన్వాహార్యపచనం తిర్యంగివా అయం లోకః అస్మిన్నేవ తేన లోకే ప్రత్యతిష్ఠత్ అథాహవనీయం తేనైవ సువర్గం లోకమభ్యజయత్ యస్యైవమగ్నిరాధీయతే ప్రజయా పశుభిర్మిథునైర్జాయతే ప్రత్యస్మిన్ లోకే తిష్ఠతి అభిసువర్గం లోకం జయతి యస్య వా అజసా దేవతమగ్నిరాధీయతే ఆ దేవతాభ్యో నిశ్యతే పాపీయాన్ భవతి యస్య యథా దేవతం న దేవతాభ్య ఆవృశ్యతే ప్రసీయాన్ భవతి భృగోర్ణాన్త్వాంగిరసాం వ్రతపతే వ్రతేనాదధామేతి భృగ్వంగిరసామాదధ్యాత్ ఆదిత్యానాం త్వా దేవానాం వ్రతపతే వ్రతేనాదధామేత్యన్యాసాం బ్రాహ్మణీనాం ప్రజానాం వరుణస్య త్వారాజ్ఞో వ్రతపతే వ్రతేనాదధామేతి రాజ్ఞః ఇంద్రస్య త్వేంద్రియేణ వ్రతపతే వ్రతేనాదధామేతి రాజన్యస్య మహాస్వాగ్రామణ్యో వ్రతపతే వ్రతేనాదధామేతి వైశ్యస్య ఋభూణాం త్వా దేవానాం వ్రతపతే వ్రతేనాదధామేతి రథకారస్య యథా దేవతమగ్నిరాధీయతే న దేవతాభ్య ఆవృశ్యతే వసీజాన్ భవతి ప్రజాపతిర్వాచః సత్యమపశ్యత్ తేనాగ్నిమాధత్త తేన వై స ఆర్ధ్నోత్ భూర్భువః సువరిత్యాహ ఏతద్వై వాచః సత్యం యేతేనాగ్నిమాధత్తే రధ్నోత్యేవ అసో సత్యప్రాశూరేవ భవతి అథో య ఏవం విద్వానభిచరతి శృణుత ఏవైనం భూరిత్యాహ ప్రజా ఏవ తద్యజమాన సృజతే భువ ఇత్యాహ అస్మిన్నేవ లోకే ప్రతిష్ఠతి సువరిత్యాహ సువర్గ ఏవ లోకే ప్రతిష్ఠతి త్రిభిరక్షరైర్గార్హపత్యమాదధాతి త్రయమిమే లోకాః ఏష్వేవైనం లోకేషు ప్రతిష్ఠితమాధత్తే సర్వైః పంచభిరాహవనీయం స్వర్గాయ వా ఏష లోకాయాధీయతే యదాహవనీయః స్వర్గ ఏవాస్మై లోకే వాచః సత్యకం సర్వమాప్నోతి త్రిభిర్గార్హపత్యమాదధాతి పంచభిరాహవనీయం అష్టౌ సంపద్యంతే అష్టాక్షరా గాయత్రీ గాయత్రోగ్నిః యావానేవాగ్నిః తమాధత్తే ప్రజాపతిః ప్రజా అసృజత తా అస్మాత్ సృష్టాః పరాచీరాయన్ తాభ్యోజ్యోతిరుదగృహ్ణాత్ తంజ్యోతిః పశ్యంతే ప్రజా అభిసమావర్తంత ఉపరి వాగ్నిముద్గృహ్ణీయాదుద్ధరన్ జ్యోతిరేవ పశ్యంతే ప్రజాయమానమభిసమావర్తంతే ప్రజాపతే రక్ష్యశ్వయత్ తత్పరాపదత్ తదశ్వోభవత్ తదశ్వస్యాశ్వత్వం ఏష వై ప్రజాపతిః యదగ్నిః ప్రజాపత్యోశ్వః యదశ్వం పురస్తాన్నయతి స్వమేవ చక్షః పశ్యన్ ప్రజాపతిరనోదేతి వజ్రీవా ఏషః యదశ్వః యదశ్వం పురస్తాన్నయతి జాతానేవ భ్రాతృవ్యాన్ ప్రణుదతే పునరావర్తయతి జనిష్యమాణానేవ ప్రతినుదతే న్యాహవని యోగార్హపత్యమకామయత నిగార్హపత్య ఆహవనీయం తౌ విభాజన్నాశక్నోత్ సోశ్వః పూర్వమాడ్భూత్వా ప్రాంచం పూర్వముదవహత్ తత్పూర్వమాహః పూర్వమాడ్త్వం యదశ్వం పురస్తాన్నయతి విభక్తిరేవైన యోః సా అథో నానావీర్యా వేవైనౌ కురుతే యదుపర్యుపరి శిరోహరేత్ ప్రాణాన విచ్ఛిన్ద్యాత్ అథోధ శిరోహరతి ప్రాణానాంగోపేథాయ ఇయత్యగ్రే హరతి అథేయత్యథేయతి త్రయ ఇమే లోకాః ఏష్వే వైనం లోకేషు ప్రతిష్ఠితమాధత్తే ప్రజాపతిరగ్నిమసృజత సోమిభేత్ ప్రమాధక్ష్యతేతి తస్య త్రేధా మహిమానం వ్యౌహర శాంత్యా అప్రదాహాయ యత్రేధాగ్నిరాధీయతే మహిమానమేవాస్య తద్వ్యూహతి శాంత్యా అప్రదాహాయ పునరావర్తయతి మహిమానమేవాస్య సందధాతి పశుర్వా ఏషః యదశ్వః ఏష రుద్రః యదగ్నిః యదశ్వస్య పరేగ్నిమాదధ్యాత్ రుద్రాయ పశూనపి దధ్యాత్ అపశుర్యజమానస్యాత్ యన్నాక్రమయేత్ అనవరుద్ధా అస్య పశవస్యుః పార్శ్వత ఆక్రమయేత్ యథాహితస్యాగ్నేరంగారాభ్యమవర్తేరన్ అవరుద్ధాస్య పశవో భవంతి న రుద్రాయాపి దధాతి త్రీణి హవేగం శనిర్వపతి విరాజ ఏవ విక్రాంతం యజమానో న విక్రమతే అగ్నజే పవమానాయ అగ్నజే పాపకాయ అగ్నజే శుచయే యదగ్నజే పవమానాయ నిర్వపతి పునాత్యేవైనం యదగ్నజే పాపకాయ ఊత ఏవాస్మిన్నన్నాద్యం దధాతి యదగ్నజే శుచగే బ్రహ్మవర్చసమేవాస్మిన్నుపరిష్టాద్దధాతి దేవాసురాః సంయక్తా ఆసన్ తే దేవా విజయముపజంతః అగ్నౌ వామం వసు సన్యదధత ఇదమనో భవిష్యతి యది నో జేష్యంతీతి తదగ్నిర్నోత్సహమశక్నోత్ తత్రేధా విన్యదధాత్ పశుతృతీజం అప్సుతృతీజం ఆదిత్యే తృతీజం తద్దేవా విజిత్య పునరవానురుత్సంత ఏగ్నజే పవమానాయ పురోడాశమష్టాకపాలం నిరవపన్ పశవో వా అగ్నిః పవమానః యదేవ పశుశ్వాసీత్ తత్తేనావారుంధత ఏగ్నజే పావకాయ ఆపో వా అగ్నిః పావకః యదేవాప్స్వాసీత్ తత్తేనావారుంధత తేగ్నజే శుచగే అసౌ వా ఆదిత్యోగ్నిశ్రుతిః యదేవాదిత్య ఆసీత్ తత్తేనావారుంధత బ్రహ్మవాదినో వదంతి అనుభో వా వేతాగ్న్యాధేయస్య ఆగ్నేయో వా అష్టాకపాలోగ్న్యాధేయమితి యత్తం నిర్వపేత్ నైతాని యథాత్మా స్యాత్ నాంగాని తాదృగేవ తత్ యదేతాని నిర్వపేత్ నాతాం యథాంగాని స్యుః నాత్మా తాదృగేవ తత్ ఉభయాని సహ నిరుప్యాణి యజ్ఞస్య సాత్మత్వాయ ఉభయం వా ఏతస్యేంద్రియం వీర్యమాప్యతే యోగ్నిమాధత్తే ఐంద్రాగ్నమేకాదశకపాలమననిర్వపేత్ ఆదిత్యం చరం ఇంద్రాగ్నే వై దేవానామజాతయామానౌ ఏ ఏవ దేవతే అజాతజామ్ని తాభ్యామేవాస్మా ఇంద్రియం వేత్యమవరుంధే ఆదిత్యో భవతి ఇయం వా అదితిః అస్యామేవ ప్రతిష్ఠతి ధ్యేయం వై వా ఏతద్రేతః యదాజ్యం అనడుహస్తండులాః మిథునమేవావరుంధే ఘృతే భవతి యజ్ఞస్యాలోక్షాంతత్వాయ చత్వార ఆర్షేయాః ప్రాశ్నంతి దిశామేవ జ్యోతిషి జుహోతి పశవో వా ఏతాని హవేగుంషి ఏష రుద్రః యదగ్నిః యత్సద్య ఏతాని హవేగుంషి నిర్వపేత్ రుద్రాయ పశూనపి దధ్యాత్ అపశుర్యజమానః స్యాత్ యన్నామ నిర్వపేత్ అనవరుద్ధా అస్య పశవః స్యుః ద్వాదశసురాత్రేష్వను నిర్వపేత్ సంవత్సర ప్రతిమా వై ద్వాదశరాత్రయః సంవత్సరేమాస్మై రుద్రపుంసమయిత్వా పశూనవరుంధే యదేకమేకమేతాని హవేగుంషి నిర్వపేత్ యథా త్రేణ్యావపనాని పూరయేత్ తాదృక్తత్ న ప్రజననముచ్ఛిగుంషేత్ ఏకం నిరుప్య ఉత్తరే సమస్యేత్ తృతీయమేవాస్మై లోకముచ్ఛిగుంషతి ప్రజననాయ తం ప్రజయా పశుభిరణు ప్రజాయతే అథో యజ్ఞస్యైవైషాభిక్రాంతిః రథచక్రం ప్రవర్తయతి మనుష్యరథేనైవ దేవరథం ప్రత్యవరోహతి బ్రహ్మవాదినో వదంతి హోతవ్యమగ్ని హోత్రా న హోతవ్యామితి యద్యజుషా జుహుయాత్ అజథా పూర్వమాహుతే జుహుయాత్ యన్న జుహుయాత్ అగ్నిః పరా భవేత్ తూష్ణీమేవ హోతవ్యం యథా పూర్వమాహుతే జుహోతి నాగ్నిః పరా భవతి అగ్నిధే దదాతి అగ్నిముఖానే వర్తోన్ ప్రీణాతి ఉపగర్హణం దదాతి రూపాణామవరుద్ధ్యై అశ్వం బ్రహ్మణే ఇంద్రియమేవావరుంధే ధేనుగం హోత్రే ఆశిష ఏవావరుంధే అనడ్వాహమధ్వర్యవే వన్హిర్వా అనడ్వాన్ వన్హిరధ్వర్యః వన్హినైవ వన్హియజ్ఞస్యావరుంధే మిథునౌ గావౌ దదాతి మిథునస్యావరుద్ధ్యై వాసో దదాతి సర్వదేవత్యం వై వాసః సర్వా ఏవ దేవతాః ప్రీణాతి ఆ ద్వాదశభ్యో దదాతి ద్వాదశమాసాః సంవత్సరః సంవత్సర ఏవ ప్రతిష్ఠతి కామూర్ధ్వం తేజం అపరిమితస్యావరుధ్యై ఘర్మశిరస్తదయమగ్ని సంవ్రయ పశుభిర్భవత్ ఛద్మస్తోకాయతనయాయుచ్ఛ పాతః ప్రాణస్తదయమగ్ని సంవ్రయ పశుభిర్భవత్ స్వదితం లోకాయతనయాయ పితుంపచ ప్రాచేమన ప్రదిశం ప్రేహి విద్వాన్ అగ్నేరగ్నే పరో అగ్నిర్భవేహ విశ్వా ఆశాదీద్యా నో విభాహి ఊర్జన్నోధేహి ద్విపదే చతుష్పదే అర్కశ్చక్షుస్తదసో సౌర్యస్తదయమగ్ని సంవ్రియ పశుభిర్భవత్ ఎత్తే శుక్ర శుక్రం వర్చ శుక్రాతనో శుక్రం జ్యోతిరజస్రం తేన మేదీజిహితే నత్వాదధే అగ్నినాగ్నే బ్రహ్మణా ఆనశే వ్యానశే సర్వమాయుర్వ్యానశే ఏతే అగ్నే శివే తనువో విరాట్చ స్వరాట్చ తేవావిశతాం తేవాజిన్వతాం ఏతే అగ్నే శివే తనువో సమ్రాట్చాభిభోశ్చ తేవావిశతాం తేవాజిన్వతాం ఏతే అగ్నే శివే తనువో విభోశ్చ పరిభోశ్చ తేమావిశతాం తేమాజిన్వతాం ఏతే అగ్నే శివే తనువో ప్రభ్యే చ ప్రభూతిశ్చ తేమావిశతాం తేమాజిన్వతాం యాస్తే అగ్నే శివాస్తనువః తాభిస్త్వాదధే యాస్తే అగ్నే ఘోరాస్తనువః తాభిరమం గచ్చ ఇమే వా ఏతే లోకా అగ్నయః తే గదవ్యావృత్త ఆధీయేరన్ శోచయే దుర్యజమానం ధర్మశిరైతి గార్హపత్యమాదధాతి పాతః ప్రాణ ఇత్యన్వాహార్యపచనం అర్కశ్చక్షురిత్యాహవనీయం తే నైవైనాన్యావర్తయతి తథా న శోచయంతి యజమానం రథందరమభిగాయతే గార్హపత్య ఆధీయమానే రాధంతరో వా అయం లోక అస్మిన్నేవైనం లోకే ప్రతిష్ఠితమాధత్తే వామదేవ్యమభిగాయత ఉద్ధ్రియమాణే అంతరిక్షం వై వామదేవ్యం అంతరిక్ష ఏవైనం ప్రతిష్ఠితమాధత్తే అథో శాంతిర్వై వామదేవ్యం శాంతమేవైనం పశవ్యముద్ధరతే బృహదభిగాయత ఆహవనీయ ఆధీయమానే బార్హతో వా అసౌ లోక అనుష్మిన్నేవైనం లోకే ప్రతిష్ఠితమాధత్తే ప్రజాపతిరగ్నిమసృజత సోశ్రోవారో భూత్వా పరాంగైర్ తంవారవంతీయేనావారయత తద్వారవంతీయస్య వారవంతీయత్వం శైతేన శ్యేతి అకురుత తచ్చైతస్య శ్యైతత్వం యద్వారవంతీయమభిగాయతే వారయత్వైవైనం ప్రతిష్ఠితమాధత్తే శ్యైతేన శ్యేతీకురుతే ధర్మశిరైతి గార్హపత్యమాదధాతి సశీర్షాణమేవైనమాధత్తే ఉపైనముత్తరో యజ్ఞానమతి రుద్రో వా ఏష యదగ్నిః స ఆధీయమాన ఈశ్వరో యజమానస్య పశూన హింసితా సంప్రియ పశుభిర్భువదిత్యాః పశుభిరేవైనకం సంప్రియం కరోతి పశూనామహిగుంసాయై ఛద్మస్తోకాయతనయాయ యచ్ఛేత్యాః ఆశిషమేవైతామాశాస్తే ఆతః ప్రాణ ఇత్యన్వాహార్యపచనం స ప్రాణమేవైనమాధత్తే స్వదితం లోకాయతనయాయ పితుం పచేత్యాః అన్నమేవాస్మై స్వదయతి ప్రాచీమను ప్రదిశం ప్రేహి విద్వానిత్యాః విభక్తిరేవైన యోస్ సా అథో నానావీర్యా దేవేనం కురుతే ఊర్జన్నోధేహి ద్విపదే చతుష్పద ఇత్యాః ఆశిషమేవైతామాశాస్తే అర్కశ్చక్షురిత్యాహవనీయం అర్కో వై దేవానామన్నం అన్నమేవావరుంధే తేన మేదీ దిహేత్యాహ సమింధ ఏవైనం ఆనశేవ్యానశ ఇది త్రిరుదింగయతి త్రయతి మే లోకాః ఏష్వే వైనం లోకేషు ప్రతిష్ఠితమాధత్తే తత్తథాన కార్యం దీంగితమ ప్రతిష్ఠితమాదధీత ఉద్ధృత్యైవాధాయాభిమంత్రియః అవీంగితమేవైనం ప్రతిష్ఠితమాధత్తే విరాట్స్వరాక్షయాస్తే అగ్నే శివాస్తనువస్తాభిస్వాదధరిత్యాహ ఏతావా అగ్నే శివాస్తనువః తాభిరేవైనకం సమర్థయతే యాస్తే అగ్నే ఘోరాస్తనువస్తాభిరవం గచ్చేతి బ్రూజాద్యం దృశ్యాత్ తాభిరేవైనం వరాభావయతే శమే గర్భాదగ్నిం వంధతే ఏషా వా అగ్నేర్యజ్ఞయాతనాః తామేవాస్మై జనయతి అజతిః పుత్రకామా సాధ్యేభ్యో దేవేభ్యో బ్రహ్మౌదనమపచత్ తస్యా ఉచ్ఛేషణమదదుః తత్ప్రాశ్నాత్ సారేతో ధత్త తస్యై ధాతాచార్యమాచా జాయేతాం సాద్వితీయమపచత్ తస్యా ఉచ్ఛేషణమదదుః తత్ప్రాశ్నాత్ సారేతో ధత్త తస్యై మిత్రశ్చ వరుణశ్చ జాయేతాం సాతృతీయమపచత్ తస్యా ఉచ్ఛేషణమదదుః తత్ప్రాశ్నాత్ సారేతో ధత్త తస్యా అవంశశ్చ భగశ్చ జాయేతాం సా చతుర్థమపచత్ తస్యా ఉచ్ఛేషణమదదుః తత్ప్రాశ్నాత్ సారేతో ధత్త తస్యాయింద్రశ్చ వివస్వాగిశ్చ జాయేతాం బ్రహ్మోదనం పచతి రేత ఏవ తద్దధాతి ప్రాశ్నంతి బ్రాహ్మణ ఓదనం యదాజ్యముచ్ఛిష్యతే తేన సమిధోభ్యజ్యా దధాతి ఉచ్ఛేషణాద్వాది రేతో ధత్త ఉచ్ఛేషణాదేవ తద్రేతో ధత్తే అస్థివా ఏతత్ యత్సమిధః ఏతద్రేతః యదాజ్యేన సమిధోభ్యజ్యా దధాతి అస్థేవ తద్రేతసి దధాతి తిస్ర ఆదధాతి మిథునత్వాయ యతేర్భవంతి ప్రజాపతినా యజ్ఞముఖేన సంవితాః యతేర్భవంతి యజ్ఞపరుషా సంవితాః యతేర్భవంతి ఏతావద్వై పురుషే వీర్యం వీర్య సంవితాః ఆర్ద్రా భవంతే ఆర్ద్రమివహిరేత శిక్ష్యతే చిత్రియస్యాశ్వత్థస్యాదధాతి చిత్రమేవ భవతి ఘృతవతీభిరాదధాతి ఏతద్వా అగ్నే ప్రియం ధామ యద్ఘృతం ప్రియేణైవైనం ధామ్నా సమర్థయతి అథో తేజసా గాయత్రేభిర్బ్రాహ్మణస్యాదధ్యాత్ గాయత్రఛందా వై బ్రాహ్మణః స్వస్య ఛందసః ప్రత్యయమస్తాయ త్రిష్టగ్భిరాజన్యస్య త్రిష్టఛందా వైరాజన్యః స్వస్య ఛందసః ప్రత్యయమస్తాయ జగతేభిర్వైశ్యస్య జగతే ఛందా వై వైశ్యః స్వస్య ఛందసః ప్రత్యయమస్తాయ తగుం సంవత్సరం గోపాయేత్ సంవత్సరగం హిరేతో హితం వర్ధరే యజ్ఞేనగం సంవత్సరేణోపనమేత్ సమిధ పునరాదధ్యాత్ రేత ఏవ గద్ధితం వర్ధమానమేతి నమాగం సమశ్నీయాత్ నస్త్రియముపేజాత్ యన్మాగం సమశ్నీయాత్ యత్స్త్రియముపేజాత్ నిర్వీర్యస్యాత్ నైనమగ్నిరుపనమేత్ స్వాధాస్యవాదో బ్రహ్మోదనం పచతి ఆదిత్యా వా ఇత ఉత్తమాః సువర్గం లోకమాజన్ తే వా ఇతోజంతం ప్రతినుదంతే ఏతే ఖలు వావాదిత్యాః యద్బ్రాహ్మణాః తైరేవ సంత్వం గచ్చతి నైనం ప్రతినుదంతే బ్రహ్మవాదినో వదంతి వాసః అగ్నిః కార్యః యోస్మై ప్రజాం పశూన్ ప్రజనయతేతి శల్కైస్తాగుం రాత్రిమగ్నిమింధీత తస్మిన్నుపద్విషమరణే నిష్టవేత్ యథర్షభాజవాసితాన్యావిచ్ఛాయతే తాదృగేవ తత్ అపోదోహ్యభస్మాగ్నిం వంధతి సైవ సాగ్నేః సంతతిః తమ్ మథిత్వా ప్రాంచముద్ధరతి సంవత్సరమేవ తద్రేతో హితం ప్రజనయతి అనాహితస్తస్యాగ్నిరిత్యాహుః యః సమిధోనాధాయాగ్నివాధత్తయితి తాః సంవత్సరే పురస్తాదాదధ్యాత్ సంవత్సరాదేవైనమవరధ్యాధత్తే యది సంవత్సరేణాదధ్యాత్ ద్వాదశ్యాం పురస్తాదాదధ్యాత్ సంవత్సర ప్రతిమావే ద్వాదశరాత్రయః సంవత్సరమేవాస్యాహితా భవంతి యది ద్వాదశ్యాన్నాదధ్యాత్ త్రయహే పురస్తాదాదధ్యాత్ ఆహితా ఏవాస్య భవంతి ప్రజాపతి ప్రజా అసృజత సనిరిచానోమన్యత సనపోతప్యత స ఆత్మన్వీర్యమపశ్యత్ తదవర్ధత తదస్మాత్ సహ సోర్ధ్వమసృజ్యత సా విరాటభవత్ తాన్ దేవాసురావ్యగృహ్ణత సోబ్రవీత్ ప్రజాపతిః మమ వా ఏషా దోహా ఏవ యుష్మాకమితి సా తతః ప్రాచ్యుదక్రామత్ తత్ప్రజాపతిః పర్యగృహ్ణాత్ అథర్వ పితుం మే గోపాయేతి సా ద్వితీయముదక్రామత్ తత్ప్రజాపతిః పర్యగృహ్ణాత్ నర్య ప్రజాం మే గోపాయేతి సా తృతీయముదక్రామత్ తత్ప్రజాపతిః పర్యగృహ్ణాత్ సగ్రస్య పశోన్మే గోపాయేతి సా చతుర్థముదక్రామత్ తత్ప్రజాపతిః పర్యగృహ్ణాత్ సప్రసహాం మే గోపాయేతి సా పంచమముదక్రామత్ తత్ప్రజాపతిః పర్యగృహ్ణాత్ అహే బుద్ధ్య మంత్రం మే గోపాయేతి అగ్నేవసాతాంత్యక్రమత తాన్ ప్రజాపతిః పర్యగృహ్ణాత్ అథో పంక్తిమేవ పంక్తిర్వా ఏషా బ్రాహ్మణే ప్రవిష్టా తామాత్మనోధినిర్మిమీతే యదగ్నిరాధీయతే తస్మాదేతావంతోగ్నయ ఆధీయంతే పాంతం వా ఇదగం సర్వం పాంతే నైవ పాంతగ్ స్పృణోతి అథర్వమిదం మే గోపాయేత్యాహ అన్నమేవైతేన స్పృణోతి నర్య ప్రజాం మే గోపాయేత్యాహ ప్రజామేవైతేన స్పృణోతి శర్గస్య పశోన్మే గోపాయేత్యాహ పశూనేవైతేన స్పృణోతి సప్రసభాం మే గోపాయేత్యాహ సభామేవైతేనేంద్రియగ్ స్పృణోతి అహే బుద్ధయ మంత్రం మే గోపాయేత్యాహ మంత్రమేవైతేన శ్రియగ్ స్పృణోతి యదన్వాహార్యపచనేన్వాహార్యం పచంతి రసోస్యాభీష్టః ప్రీతః యద్గార్హపత్య ఆజ్యమధిశ్రయంతి సంపత్నీర్యాజయంతి రసోస్యాభీష్టః ప్రీతః యదాహవనీయే జుహ్వతి రసోస్యాభీష్టః ప్రీతః యత్సభాయాం విజయంతే రసోస్యాభీష్టః ప్రీతః యదావసథేన్నగం హరంతి తేన సోస్యాభీష్టః ప్రీతః తథాస్య సర్వే ప్రీతా అభీష్టా ఆధీయంతే ప్రవసథమేష్యమేవముపతిష్ఠేతైకమేకం యథా బ్రాహ్మణాయ గృహే వాసినే పరిదాయ గృహానేతి తాదృగేవ తత్ పునరాగత్యోపతిష్ఠతే సాభాగేయమేవైషాం తత్ సా తత ఊర్ధ్వారోహత్ సారోహిణ్యభవత్ తద్రోహిణ్యే రోహిణిత్వం రోహిణ్యామగ్నిమాదధీత స ఏవైనయ్యో నౌ ప్రతిష్ఠితమాధత్తే ప్రజ్ఞాత్యేన ఓం ఇతి ప్రథమాష్టకే ప్రథమ ప్రశ్నః సమాప్తః.